స్వాదాహిత్ మధోవిబంధిగోరియాయింద్రేణ సయారే కృష్ణామదందేశా స్వేర్ణస్వరాయమాడా ఇంద్రామదావృధ సవధ వృద్రహాయ తమిన్మహోయో వాచమద్భ్యవాహాయ సవాజు ప్రణాయ స్వరాజ్యం ఓహ ఇహ ఓహ ఇహ ఓహ ఇహ ఓహ ఇహ ఓహ ఇహ భద్రం హోయ్యా హోయ్యా హోయ్యా ఇయోయ్యా ఇయోయ్యా ఇయోయ్యా ఇమానుగంభువానాశేణ ధేమా యా ఇంద్రాశా విశ్వే దేవా హోయ్యా హోయ్యా హోయ్యా ఇయోయ్యా ఇయోయ్యా ఇయోయ్యా హావదంతః హావేశ్వం హావేశ్వం హావేశ్వం అతిక్రదద్వారేణాహరాయే మహాన్ మిత్రోనాదర్శతః సంసూర్యేణాదిద్యుతాయ హావదంతః హావదంతః హావదంతః హావేశ్వం హావేశ్వం హావ పాహాయ స్వాహ అతిక్రదద్వారేణాహరాయే మహాన్ మిత్రోనాదర్శతః సంగోర్యేణాదిద్యుతాయ హావాదః హావాదః హావాదః హావైహే హావ ఆయ

దుఃఖమిత్రస్యార్యం నః దురాదరణం వరోణస్యావే అయా శుక్రాయ మాయ

ఉత దివాం హువాయ హువాయ హువాయ హువాయం వారాయంతమా యోజం నాయో నావంతమా సోమాస్వోదః తాయింద్రదాయః అస్తి స్వాధా పాదేః మాదః భువావహజ హౌహాయ హౌహాయ హౌహాయ అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా రాజపరమేరాజ తా రాజపరమేరాజ తా రాజపరమేరాజ ఔహోవాహ్ఞమాదన ఘర్మాజే హౌహాయ హౌహాయ హౌహాయ అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా ప్రాత్పరమేరాయ ప్రాత్పరమేరాయ ప్రాత్పరమేరాయ పృథివ్యంతరిక్షం జోరావకని క్రాధాసింధురాప మారుత మాదయంతాం ఘర్మాజ్యోతి హౌహాయ హౌహాయ హౌహాయ అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా ప్రాత్పరమేరాయ తా ప్రాత్పరమేరాయ తా ప్రాత్పరమేరాయ తా దేవమోర్ధానం సమేరయ హోజర్మాజ్యోతి సమేరయ హోజర్మాజ్యోతి తేజస్సమేరయ భోజ సువర్ఘర్మాజ్యోతి సువత్సమేరయ భోజ జ్యోతిర్ఘర్మాజ్యోతి జ్యోతిస్సమేరయ భోజ ఘర్మాజ్యోతి హౌహాయ హౌహాయ అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా ప్రాత్పరమేరాయ తా ప్రాత్పరమేరాయ తా ప్రాత్పరమేరాయ ఔహోవాహ హస్కృతి మానవోజయచ్చ మనోమహిమానయచ్చ రాజాంబర్చయచ్చన్విషయచ్చ బ్రహ్మక్షత్రయచ్చ స్వజ్యోతిర్యచ్చ హౌహాయ హౌహాయ హౌహాయ అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా ప్రాత్పరమేరాజ తా ప్రాత్పరమేరాజ తా ప్రాత్పరమేరాజ తా యజ్ఞాయథా పూర్వాయ మఘవన్ వృత్రహత్యాయ తత్పృథివేమ ప్రాథాయాభ్రామృత హౌహాయ హౌహాయ హౌహాయ అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా అంతరిక్షం సువర్జిభంజక మా ప్రాత్పరమేరాజ తా ప్రాత్పరమేరాయ ప్రాత్పరమేరాయ ఔహవాహర్మ సంగ్రేడంత సుమతేర్వాయుగోపాతేజసుమారోర్భవానాని చక్రదుః పితీడా ప్రాత్పరమేరాయ ఔహవా ఇంద్రధేనః ఆపధేనః ఆపధేనః ఆపధేనః భూమిర్ధేన సత్యంధేన ఋతంధేన ఇడాధేన స్వర్ధేన జ్యోతిర్ధేన హౌహవా ప్రాత్పరమేరాయ అపూర్వీయాపూర్వాహయ మఘావన్మృహద్యాయ తద్వ్రసేవే అప్రాథయ ప్రాత్పరమేరాయ ఔహవాహర్మ సంగ్రేడంత వాయుగోపాసేజసుమారోర్భువానాని చక్రదుః హావోవాగ తోకం ప్రాజాంగ్మస్పరాజపరే విచరంతాహగ పావోడాధయ భువానాని చక్రదుః సముద్రియా భువానాని చక్రదుః యస్మాజిస్వాభూతా భువానాని చక్రదుః ఆవా స్వామేరాయా తేభిర్వ్యా నోహేమాదా ఏభిర్భూతా సహసా అరణ్యే గయగానే దుంతపర్వా సమాప్తం. అరణ్యే గయగానే వ్రతపర్వ ప్రారంభ. ఓం దివామంతరిక్షాదధ్యారోహామ అవేరామదేవాన్ అవేరామదేవాన్ అవేరామదేవాన్ తమోదేవైరాగన్మహే తమోదేవైరాగన్మహే తమోదేవైరాగన్మహే హౌ హౌ ha